విద్యుత్ పుస్తకం 14వ భాగం. వోల్టా ఎంత వీలైతే అంత ఆవేశాన్ని పోగు చేయాలని తన ప్రయోగాలను చేయసాగాడు. క్రీస్తు శకం 1800లో ఉప్పునీటితో కూడిన పాత్రలను ఒక శ్రేణిగా అమర్చాడు. ఒక రాగి పేలికను మొదటి పాత్ర నుంచి 2వ పాత్రలోనికి వంచి అమర్చాడు. ఒక తగరపు పేలికను 2వ పాత్ర నుంచి 3వ పాత్రలోనికి వంచి అమర్చాడు. తరువాత రాగి పేలికను 3వ పాత్ర నుంచి 4వ పాత్రలోనికి వంచి అమర్చాడు. తరువాత తగరపు పేలికను ఈ రకంగా అమర్చాడు. ప్రతి లోహపు పేలిక తరువాత పాత్రలోని లోహపు పేలికకు కలుపబడి ఉంటుంది. అన్ని రాగి పేలికలు ధనావేశాన్ని మరియు అన్ని తగరపు పేలికలు రుణావేశాన్ని పొందాయి. అన్ని ఆవేశాలు కలిస్తే ఒక పాత్ర ఉపయోగించినప్పుడు వచ్చిన ఆవేశం కంటే చాలా ఎక్కువ ఆవేశం వస్తుంది. వోల్టా ఒక లోహపు తీగను ఉపయోగించి పాత్రలకు ఒక చివర ఉన్న తగరపు పేలికను వేరొక చివరన ఉన్న రాగి పేలికను కలిపాడు. ఒక చివరను ఎక్కువగా ఉన్న విద్యుద్రవము లోహపు తీగ ద్వారా వేరొక చివరకు ప్రయాణిస్తుంది. ఎందుకంటే వేరొక చివర విద్యుద్రవం తక్కువగా ఉంటుంది కాబట్టి. రాగి మరియు తగరపు పేలికలలో రసాయనిక మార్పులు జరిగి ఒక చివరను ధనావేశం వేరొక చివరను రుణావేశం పోగవుతాయి. రసాయనిక మార్పు జరిగినంత వరకు విద్యుత్ లోహపు తీగ ద్వారా ప్రయాణిస్తుంది. శ్రేణి సంధానంలో ఉన్న అలాంటి వస్తువులను ఆ వస్తువుల యొక్క బ్యాటరీ అని మనం పిలవవచ్చు. వోల్టా ప్రయోగంలో ఉప్పునీటితో కూడిన పాత్రలలో శ్రేణి సంధానంలో అమర్చిన లోహపు పేలికలు విద్యుదావేశాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి దీనిని విద్యుత్ బ్యాటరీ అని పిలిచారు. విద్యుత్ బ్యాటరీని వోల్టా మొదటిసారిగా కనుగొన్నాడు. వోల్టా శాస్త్రజ్ఞుల కాలం వరకు ప్రయోగాలు చేసిన విద్యుత్ అంతా ఒక నిర్దిష్టమైన వస్తువులో ఉన్న విద్యుత్. దీనిలో విద్యుత్ చాలా కష్టం మీద ప్రయాణించేది కాబట్టి దీనిని స్థిర విద్యుత్ అని పిలిచేవారు. లాటిన్ భాషలో స్టాటిక్ అనగా ఒకే దగ్గర కదలకుండా నిలబడేది అని అర్థం. వోల్టా బ్యాటరీ ఉత్పత్తి చేసే విద్యుత్ ఒక తీగ ద్వారా స్థిరంగా చాలా సమయం ప్రయాణిస్తుంది. ఇతడు మొట్టమొదటి విద్యుత్ ప్రవాహంను ఉత్పత్తి చేశాడు. ఈ కొత్త విద్యుత్ సాధనంతో చాలామంది ప్రయోగాలు ప్రారంభించారు. వీరు కొత్త రకమైన మరియు మేలైన బ్యాటరీలను నిర్మించారు. ఒకవేళ రసాయనిక మార్పులు విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తే విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించి రసాయనిక మార్పులను ఉత్పత్తి చేయవచ్చు అని వీరు కనుగొన్నారు. క్రీస్తు శకము 1800లో బ్యాటరీని కనుగొన్న సమయంలో విలియం నికల్సన్ అనే ఇంగ్లీషు వ్యక్తి నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అనే 2 వాయువులుగా విడగొట్టడానికి విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించాడు. ఇతడు నీరు అనేది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అనే రసాయనాల మొత్తమని నిరూపించాడు. 1807లో హంఫ్రీ డేవి అనే ఇంగ్లీష్ వ్యక్తి అంతవరకు ఎవరూ విడగొట్టలేని కొన్ని రాళ్లలాంటి పదార్థాలను విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించి విడగొట్టాడు. తద్వారా అంతవరకు ఎవరూ చూడని కొన్ని కొత్త లోహాలను ఇతడు పొందాడు. తరువాత క్రీస్తు శకము 1819లో హాన్స్ క్రిస్టియన్ ఐరన్స్టడ్ అనే డానిష్ శాస్త్రజ్ఞుడు ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రయాణించినప్పుడు అది అయస్కాంతంలా ప్రవర్తిస్తుందని కనుగొన్నాడు. విద్యుత్ మరియు అయస్కాంత ఆకర్షణలు ఏదో సంబంధం కలిగి ఉన్నట్లు కనిపించింది.